Book 2 26 26 في الطبيعة ప్రకృతిలో أترى ذلك البرج؟ మీరు అక్కడ ఆ బురుజిని చూస్తున్నారా? أترى ذلك الجبل؟ మీరు అక్కడ ఆ పర్వతాన్ని చూస్తున్నారా? أترى تلك القرية؟ మీరు అక్కడ ఆ గ్రామాన్ని చూస్తున్నారా? أترى ذلك النهر؟ మీరు అక్కడ ఆ నదిని చూస్తున్నారా? أترى ذلك الجسر؟ మీరు అక్కడ ఆ వంతెనని చూస్తున్నారా? أترى تلك البحيرة؟ మీరు అక్కడ ఆ సరస్సును చూస్తున్నారా? يعجبني ذلك العصفور. నాకు ఆ పక్షి అంటే ఇష్టం. تعجبني تلك الشجرة. నాకు ఆ చెట్టు అంటే ఇష్టం. تعجبني هذه الصخرة. నాకు ఆ రాయి అంటే ఇష్టం. يعجبني ذلك المنتزه. నాకు ఆ ఉద్యానవనం అంటే ఇష్టం. تعجبني تلك الحديقة. నాకు ఆ తోట అంటే ఇష్టం. تعجبني هذه الزهرة. నాకు ఈ పువ్వు అంటే ఇష్టం. أنا أرى أن هذا جميلا. నాకు అది సొంపుగా అనిపిస్తోంది. أنا أرى أن هذا ممتعا. నాకు అది ఆసక్తికరంగా అనిపిస్తోంది. أنا أرى أن هذا رائعا. నాకు అది దివ్యంగా అనిపిస్తోంది. أنا أرى أن هذا قبيحا. నాకు అది కురూపంగా అనిపిస్తోంది. أنا أجد أن هذا مملا. నాకు అది విసుగ్గా అనిపిస్తోంది. أنا أرى أن هذا فظيعا. నాకు అది భయంకరంగా అనిపిస్తోంది.